సూక్ష్మక్రిములు పుస్తకం 11వ భాగం. యుద్ధం తర్వాత ఆంథ్రాక్స్ అనే వ్యాధి మీదకి పాశ్చర్ ధ్యాస మళ్లించాడు. ఈ జబ్బు పశువులకి గొర్రెలకి వస్తుంది. ఇది చాలా భయంకరమైన వ్యాధి. ఆ జబ్బుతో పోయిన జంతువుల కళేబరాలని పూడ్చిన నేల కూడా ఆ జబ్బుతో కుతకుతలాడుతున్నట్లు ఉండేది. బ్యాక్టీరియాలజీకి పితామహుడైన కోన్తో పనిచేసిన రాబర్ట్ కోక్ అనే జర్మన్ డాక్టర్ ఉండేవాడు. అతడు సూక్ష్మక్రిమి సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని వ్యాధి సోకిన జంతువులని పరీక్షించడం ప్రారంభించాడు. ఆ రోగానికి కారణమైన ఓ క్రిమిని కనుక్కున్నాడు. ఆంథ్రాక్స్ బ్యాక్టీరియం జంతు దేహానికి బయట ఉన్నప్పుడు దాని చుట్టూ ఓ బలమైన గోడని నిర్మించుకుంటుందని కనుక్కున్నాడు కోక్. అలాంటి గోడగల బ్యాక్టీరియానే సోర్ అంటారు. నీరు ఆహారం లేకుండా ఆ సోర్ చాలాకాలం మనగలదు. అందుకే ఆంథ్రాక్స్తో చచ్చిపోయిన జంతువులను పూడ్చినప్పుడు ఆ మట్టిలో బ్యాక్టీరియా స్పోర్లుగా జీవించేవి. అక్కడి గడ్డి మేసిన జంతువులకి ఆ వ్యాధి సోకుతూ ఉండేది. అది విన్న పాశ్చర్ ఆంథ్రాక్స్తో చచ్చిపోయిన జంతు కళేబరాలని ముందు దహనం చేయాలని సూచించాడు. దహనంలో స్పోర్లు కూడా చచ్చిపోతాయి. పాశ్చర్కి జెన్నర్ ప్రయోగాలు కూడా గుర్తున్నాయి. ఒకసారి ఆంథ్రాక్స్ వచ్చి బతికిన జంతువుకి మళ్ళీ ఆంథ్రాక్స్ రాదు. ఆంథ్రాక్స్ను పోలిన అంతకన్నా తక్కువ తీవ్రత గల వ్యాధి ఏదైనా ఉంటే దానిని ముందు కలగజేసి జంతువుల్లో రోగనిరోధకత కల్పించవచ్చు. దురదృష్టవశాత్తు అటువంటి వ్యాధి ఏది కనిపించలేదు. ముందుగా ఆంథ్రాక్స్ సోకిన జంతువుల నుండి కొన్ని బ్యాక్టీరియాని సేకరించాడు. ప్రత్యేక ఆహారం మీద వాటిని పోషించాడు. అప్పుడు కొన్ని బ్యాక్టీరియాని తీసుకుని వేడి చేశాడు. అవి పూర్తిగా చచ్చేంత వరకు వేడి చేయలేదు, సగం చచ్చేట్టు వేడి చేశాడంతే. అవి చావలేదు, కానీ చేవ తగ్గినట్లు స్తబ్దుగా ఉండిపోయాయి. ఈ విధంగా క్షీణించిన బ్యాక్టీరియాని జంతువులలోకి ఎక్కించాడు. ఆ జంతువులకి తీవ్ర రూపంలో వ్యాధి సంక్రమించదు, ఎందుకంటే ఈ క్షీణించబడ్డ బ్యాక్టీరియా మెల్లగా పెరుగుతాయి. అయినా ఆ జంతు దేహాలు బ్యాక్టీరియాని నాశనం చేసే పోరాటంలో ఇంకా హానికరమైన బ్యాక్టీరియాకి ప్రతికూలంగా భద్రతా శక్తిని రోగనిరోధకతని కలిగించుకున్నాయి. పాశ్చర్ ఆ పద్ధతిని అమలు చేసి చూశాడు. అది మంత్రంలా పనిచేసింది. ఈ విషయంలో 1881లో ఓ సామూహిక పరీక్ష ఏర్పాటు చేశాడు. ఓ గొర్రెల మందును తీసుకుని వాటిలో సగానికి క్షీణించబడ్డ ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా ఎక్కించాడు. గొర్రెల్లో రోగనిరోధకత ఏర్పడేంత వరకు ఎదురుచూశాడు. అది జరిగాక అన్ని గొర్రెలలోకి భయంకరమైన పూర్తి తీవ్రత గల ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా ఎక్కించాడు. కొన్ని రోజులలో ఆంథ్రాక్స్ ఇనోక్యులేషన్ అందని గొర్రెలు జబ్బుపడి చచ్చిపోయాయి. ఇనోక్యులేషన్ అందిన గొర్రెలు ఆరోగ్యంగా ఉండిపోయాయి. అప్పటి నుండి సూక్ష్మక్రిమి సిద్ధాంతానికి ఎవరూ ఎదురు చెప్పలేదు. ముఖ్యంగా ఆ సిద్ధాంతం వలన రోగాన్ని అరిగట్టే పద్ధతులు బయటపడుతున్నాయి. కనుక డాక్టర్లు కూడా కిక్కురుమనలేదు. పాశ్చర్ తరువాత వ్యాధికి క్రిమికి మధ్య ఉండే సంబంధాన్ని బాగా అధ్యయనం చేసిన వారిలో రాబర్ట్ కోక్ ముఖ్యుడు. మనుషులకి జంతువులకి వచ్చే రకరకాల వ్యాధులకి కారణమయ్యే బ్యాక్టీరియాలని అతడు వెతుకుతూ పోయాడు. ప్రతి చోట ఎన్నో రకాల బ్యాక్టీరియా కలిసి ఉండటంతో వాటిలో ప్రత్యేకించి రోగానికి ఏది కారణమో తెలుసుకోవటం కష్టంగా ఉండేది. క్రిములను పోషించడానికి రసానికి బదులు అగర్ అనే ఓ జెలటిన్ పదార్థాన్ని వాడటం మొదలెట్టాడు.